కోవెల నీకై వెలిసింది, ఈ వాకిలి నీకై తెరిచింది. రాదేవి తరలిరా, నాదేవి తరలిరా. ఈ కోవెల నీకై వెలిసింది, ఈ వాకిలి నీకై తెరిచింది. గుడిలో లేకున్నా దీపం పెడుతూ ఉన్నాను, దేవత గుడిలో లేకున్నా దీపం పెడుతూ ఉన్నాను. తిరునాళ్ళెప్పుడో రాక తప్పదని తేరును సిద్ధం చేశాను. దేవుడు వస్తాడని రోజు పువ్వులు ఏరి తెస్తున్నాను, దేవుడు వస్తాడని రోజు పువ్వులు ఏరి తెస్తున్నాను. రేపటి కోసం చీకటి మోసిన తూర్పులాగా ఉన్నాను, తూర్పులాగా ఉన్నాను. ఈ కోవెల నీకై వెలిసింది, ఈ వాకిలి నీకై తెరిచింది. ఏరు వచ్చే ఏరు దాటే ఓడవచ్చే, నీరు వచ్చే ఏరు వచ్చే ఏరు దాటే ఓడవచ్చే. ఓడ నడిపే తోడు దొరికే ఒడ్డు చేరే రోజు వచ్చే. ఓడ చేరే రేవు వచ్చే నీడ చూపే దేవుడు వచ్చే. ఓడ చేరే రేవు వచ్చే నీడ చూపే దేవుడు వచ్చే. రేవులోకి చేరేలోగా దేవుడేదో అడ్డు వేసే, ఆ దేవుడేదో అడ్డు వేసే. ఈ కోవెల నీకై వెలిసింది, ఈ వాకిలి నీకై తెరిచింది. రాదేవి తరలిరా, నా స్వామి తరలిరా. రాదేవి తరలిరా.